అథ చతుర్థకాండే ద్వితీయ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. విష్ణోక్రమక్రమా విష్ణోర్విష్ణోక్రమాస్తిక్రమో విష్ణోర్విష్ణోక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమా ఛందశ్చంద ఆరోహ ఆరోహరోహారోహ పృథివీం పృథివీగోరోహారోహ పృథివీమన్మను పృథివీం పృథివేమను విద్యను పృథివీం పృథివేమను విద్యన్మను విక్రమస్వ క్రమస్వ్యన్మను విక్రమస్వ క్రమస్వ క్రమస్వ వివిక్రమస్వ నిర్భక్త నిర్భక్త క్రమస్వ వివిక్రమస్వ నిర్భక్త నిర్భక్త నిర్భక్త క్రమస్వ క్రమస్వ నిర్భక్త సహ నిర్భక్త క్రమస్వ క్రమస్వ నిర్భక్త సహ నిర్భక్త నిర్భక్త నిర్భక్త సైంజగోత నిర్భక్త నిర్భక్త నిర్భక్త ఇది జగోతయం విష్ణు విష్ణు విష్ణు క్రమ క్రమ విష్ణు విష్ణోక్రమక్రమో విష్ణోక్రమోక్రమో అంగిరశతం దే శతకం శతం తే సంతు సంతు దే సంతు ధ్రువస్తిష్ట ధ్రువో ధ్రువస్తిష్టాజలిష్టాజలిష్టాజలిష్టాజలి విశోభిషా సర్వా హరసాత్వంతకో హరసాతపంతమను హరసాత్వంతకో హరసాతపన్నో హరసాతపంతమను హరసా సాహర సాధు పంజాత వేదో జాత వేదస్త పునహర సాహర సాధు పంజాత వేద పంజాత వేదో జాత వేదస్త పంత పంజాత వేద శివ శివో జాత వేదస్త పంత పంజాత వేద శివ వేద శివ శివో జాత వేదో జాత వేద శివో భవ శివో జాత వేదో జాత వేద శివో భవ జాత వేద ఇది జాత వేద శివ శివో భవ వేది భవ భూత్ భూత్ శివ శివో భూత్ మహ్యం మహ్యం భూత్ శివ శివో భూత్ మహ్యం మహ్యం మహ్యం భోక్ భోక్త మహ్యమగ్నే అగ్నే మహ్యం భోక్ భోక్త మహ్యమగ్నే అగ్నే అగ్నే మహ్యం మహ్యమగ్నేథో అథో అగ్నే మహ్యం మహ్యమగ్నేథో అగ్నేథో అథో అగ్నే అగ్నేథో సీద సీదాథో అగ్నే అగ్నేథో సీద సీద సీదాథో అథో సీద శివ శివ సీదాథో అథో సీద శివ ఇత్యథో శివ సీద సీద శివస్వందో శివ సీద సీద శివస్వం శివస్వందో శివ శివస్వం రమిది త్వం ఇంధాన నోజస్వమజస్వమింధానయేన విద్ధ ఇద్దో అక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్షరక్ భానునా రోదసి ఆ రోదసి భానునా రోదసి భానునా భానునా రోదసి భానునా భాతి భాతి భానునా రోదసి భానునా భాతి రోదసి ఇది రోదసి భానునా భాతి భాతి భానునా భానునా భాత్యంతరంతర్భాతి భానునా భానునా భాత్యంత భాత్యంతరంతర్భాతి భాత్యంత అంతరిత్యంత పాపక పాపక ఉషి ఋషిక్ పాపకో అరతిరరతి పాపక ఉషి ఋషిక్ పాపకో అరతి పాపకో అరతిరరతి పాపక పాపకో అరతి సుమేధాస్సు మేధా అరతి పాపక పాపకో అరతి సుమేధాస్సు మేధాస్సు మేధా అరతిరరతి సుమేధా మత్తేషు మత్తేషు సుమేధా అరతిరరతి సుమేధా మత్తేషు మేధా మత్తేషు మత్తేషు సుమేధాస్సు మేధా మత్తేష్వగ్నిరగ్నిం మత్తేషు సుమేధాస్సు మేధా మత్తేష్వగ్నిః సుమేధా ఇది సో మేధా ఏష్వగ్నిర్నిర్మత్తే సుమత్తే ఏష్వగ్నిరమృతో అమృతో అగ్నిర్మత్తే సుమత్తే ఏష్వగ్నిరమృత అగ్నిరమృతో అమృతో అగ్నిరగ్నిరమృతో నిన్యమృతో అగ్నిరగ్నిరమృతో అమృతో నిన్యమృతో అమృతో నిధాయిధాయిన్యమృతో అమృతో నిధాయిధాయిధాజిధాయిధాజీతిధాజీయత్యోమం ధోమమి యక్తి యత్యోమమరుషమరుషం ధోమమి యక్తి యత్యోమమరుషం ధోమమరుషమరుషం ధోమం ధోమమరుషం హరిభ్రద్భరిభ్రదరుషం ధోమం ధోమమరుషం భరిభ్రత్ అరుషం భరిభ్రద్భరిభ్రదరుషమరుషం భరిభ్రదుద్భరిభ్రదరుషమరుషం భరిభ్రదుతో హరిభ్రదుద్భరిభ్రద్భరిభ్రదుచ్చుక్రేణ శుక్రేణో హరిభ్రద్భరిభ్రదుచ్చుక్రేణ శుక్రేణ శుక్రేణో దుచ్చుక్రేణ శోదిషా శోదిషా శుక్రేణో దుచ్చుక్రేణ శోదిషాణ శోదిషా శోదిషా శుక్రేణ శుక్రేణ శోదిషాద్యాగం శోదిషా శుక్రేణ శుక్రేణ శోదిషాద్యాగో శోచిషా శోదిషాద్యామినక్షద్రక్షద్యాగో శోచిషా సోమగోపా ప్రజా ప్రజా ద్రవిణం ద్రవిణ గోదా

పృథివీమగ్నే మాతృమాతృశ అన్వనత్వ గుణాది గృణాది గృణాది త్వస్వో గృణాది వందారు వందారు గృణాది త్వస్వో గృణాది వందారు వందారు వందారు గృణాది గృణాది వందారు స్తే వందారు గృణాది గృణాది వందారు స్తే వందారు స్తే వందారు వందారు స్తే ధనువం ధనువం దే వందారు వందారు స్తే ధనువం ధనువం దే ధనువం వందే వందే ధనువం దే ధనువం వందే ధనువం వందే వందే ధనువం ధనువం వందే అగ్నే అగ్నే వందే ధనువం ధనువం వందే అగ్నే వందే అగ్నే అగ్నే వందే వందే అగ్నే అగ్నేత్యగ్నే బోధి బోధి సమోధి సూరి సూరి బోధి సమోధి సూరి బోధి సూరి సూరి బోధి బోధి సూరన్ మఘవా మఘవా సూరి బోధి బోధి సూరన్ మఘవా మఘవా మఘవా సూరి సూరి మఘవా వసుదావా వసుదావా మఘవా సూరి సూరి మఘవా వసుదావా మఘవా వసుదావా వసుదావా మఘవా మఘవా వసుదావా వసుమత వసుమత వసుదావా మఘవా మఘవా వసుదావా వసుమతి మఘవేతి మఘ వసుమత వసుమత వసుదావా వసుదావా వసుమతి వేతి ప్రియా ప్రియా సంతనువస్తనువస్తం ప్రియా ప్రియా ప్రియా సగోసం ప్రియా హృదయాని హృదయాని ప్రియా సుగుంగం ప్రియా హృదయాని హృదయాని హృదయాని ప్రియా ప్రియా హృదయాని భో హృదయాని ప్రియా ప్రియా హృదయాని హృదయాని భో హృదయాని హృదయాని ప్రియ తనుభో మమ తనువస్తం ప్రయాసం ప్రియా తనుభో మమ పృథివ్యాం వర్చో వర్చ పృథివ్యాంగ్యత్ పృథివ్యాం వర్చో వర్చ ప్రథివ్యాంగిదోషధీష్ోషధీషయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత జాతో జాతో జత అస్తి అస్తి యోజతో జాత జాతో జాతో యతో జాతో అరోజథ అరోజథ జాతో యతో యతో జాతో అరోజథ అరోజథ అరోజథ జాతో జాతో అరోజథ అరోజథ జానం జానంతం తం జానం అగ్నే అగ్నే జానంతం తం జానం అగ్నే జానన్నగ్నే అగ్నే జానం జానన్న అగ్నే జానం జానం రత్న అగ్నే అగ్నారోహ రోహాగ్నే అగ్నారోహ ఆరోహ రోహ రోహ సాస రోహ రోహ సా రోహ సాస రోహ రోహ సా నో నో అసరోహ రోహ సాన నో నో అసా నో వృద్ధయ వృద్ధయ నో అసా నో వృద్ధయ వర్ధయ వర్ధయ నో నో వృద్ధయ రయగో రయం వర్ధయ నో నో వృద్ధయ రయో రయగో రయం వర్ధయ వర్ధయ రయం రయమితి రయో పరిచిత్ పరిచిత్ సీత ధ్రువా ధ్రువా సీత పరిచిత పరిచిత్ పరిచిత్ సీత సీత పరిచిత్యసి పరిచిత్ సీత సీత పరిచిత సీ పరిచిత్యసి పరిచిత్ పరిచిత సీత యాతయాసి పరిచిత్ పరిచిత సీతయాసి పరిచిత యాతయాస్యతయా దేవతయా దేవత యాతయాస్యతయా దేవతయా దేవత యాతయాతయా దేవత యాంగిరస్వతంగిరస్వత్ దేవత యాతయాతయా దేవత యాంగిరస్వత్ దేవత యాంగిరస్వరంగి ఛద్రం వృణాథో వృణ ఛద్రం ఛద్రం వృణాథో అథో పున వృణాథో సీత సీదాథో పున వృణాథో సీదా అథో సీత సీదాథో అథో సీత శివా శివాథో అథో శివా శివ సీత సీత శివాత్వంతగో శివ సీత సీత శివాత్వంతగో శివ శివాత్వంగ్రాగ్ని ఇంద్రాగ్ని బృహస్పతి బృహస్పతింద్రాగ్ని ఇంద్రాగ్ని బృహస్పతి ఇంద్ర అగ్ని బృహస్పతిస్తాత్ ప్రియో సంప్రియో రోజిష్ణో సుమనస్యమానో సుమనస్యమానో రోజిష్ణో సుమనస్యమానో ప్రియావితి విష్ణుతో మనస్యమానోతో మనస్యమానో రోజిష్ణురో జిష్ణుతో మనస్యమానో మనస్యమానోమిషమిషమోద్యమభ్యోద్యమిషమిషమోద్యమభ్యోద్యమోద్యమభి సంవదానో సంవదానా భవ్యోద్యమోద్యమభి సంవదానో శివో శివో మధ్యనో నోద్యవతం మధ్యన మాతేవ పుత్రం పుత్రమివ మాతా మాతేవ పుత్రం పుత్రం పుత్రమివేవ పుత్రం పృథివే పృథివే పుత్రమివేవ పుత్రం పృథివీ పృథివీ పుత్రం పుత్రం పృథివీ పురీష్యం పురీష్యం పృథివీ పుత్రం పుత్రం పృథివీ పురీష్యం పురీష్యం పరీష్యం పృథివే పృథివీ పురీష్యం అగ్నిమగ్నిం పరీష్యం పృథివీ పృథివీ పురీష్యమగ్ని అగ్నిమగ్నిం పరీష్యం పురీష్యమగ్నిగుస్వే స్వే అగ్నిం పరీష్యం పురీష్యమగ్నిగుస్వే అగ్నిగుస్వే స్వే అగ్నిమగ్ని స్వే యో నో యో నో స్వే అగ్నిమగ్ని స్వే యో నో నోజో నో స్వే స్వే యో నావభార భార్యో నో స్వే స్వే యో నావభార నావభార భార్యో నో యో నావభారుఖోఖా భార్యో నో యో నావభారుఖా రుఖోఖా భార భారుఖాం విశ్వైర్విశ్వైస్తాం సంవిధాన ప్రజాపతి ప్రజాపతి సంవిధాన సంవిధాన ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి సంవిధాన సంవిధాన ప్రజాపతి విశ్వకర్మ విశ్వకర్మ ప్రజాపతి సంవిధాన సంవిధాన ప్రజాపతి విశ్వకర్మ విశ్వకర్మ విశ్వకర్మ ప్రజాపతి ప్రజాపతి విశ్వకర్మ విశ్వకర్మ ప్రజాపతి ప్రజాపతి విశ్వకర్మ ప్రజా విశ్వకర్మ విశ్వకర్మ విశ్వకర్మ విముంచదు ముంచదు విశ్వకర్మ విశ్వకర్మ విముంచదు విముంచదు ముంచదు విముంచదు ముంచదు పారే పారే అక్షయ దస్య పారే పారే పారే అస్యాస్తి పారే రజ సోరజ పారే రే రజ సోరజ తప్పారే బారే రజస శుక్రగం శుక్రగం రజ తప్పారే బారే రజస శుక్రం శుక్రగం శుక్రగం రజ సౌరజస శుక్రం జ్యోతి జ్యోతి శుక్రగం రజ సౌరజస శుక్రం జ్యోతి శుక్రం జ్యోతి జ్యోతి శుక్రగం శుక్రం జ్యోతి రజాయతాయ ద్యోతి శుక్రగం శుక్రం జ్యోతి రజాయతాయ పరుషన్నోనపరుషదతి పరుషత్పరుషద దిగ్విషో ద్విషో అతిపరుషత్పరుషద దిగ్విషః ద్విషో ద్విషో అత్యద్విషోగ్నే వైశ్వానర వైశ్వానరాగ్నే ద్విషో ద్విషోగ్నే వైశ్వానరాగ్నే వైశ్వానర వైశ్వానరాగ్నే వైశ్వానర స్వాహ వైశ్వానరాగ్నే వైశ్వానర స్వాహ వైశ్వానర స్వాహ స్వాహ వైశ్వానర వైశ్వానర స్వాహ నమో నమస్సు తేసు నమో నమస్సు నిరుతే నిరుతే విశ్వరూపే విశ్వరూపే నిరుతే నిరుతే విశ్వరూపే విశ్వరూపే విశ్వరూపే నిరుతే నిరుతే విశ్వరూపే జస్మయం జస్మయం విశ్వరూపే నిరుతే నిరుతే విశ్వరూపే జస్మయం రూపే జస్మయమ జస్మయం విశ్వరూపే విశ్వరూపే జస్మయం జస్మయం విశ్వరూపే విశ్వరూపే జస్మయం విశ్వరూప ఇది విశ్వరూపే యస్మయమయస్మయం విశ్రుతృతమయస్మయం విశ్రుత శ్రుత విమిత బంధం బంధం శ్రుత విమిత బంధం బంధం బంధం చృతృత బంధమేతమేతం బంధం చృతృత బంధమేతం బంధమేతమేతం బంధం బంధమేతం ఏతమేతం యమేన యమేన యమ్యాత్మయమేన యమేన సంవిధానోత్తమగౌసంవిధానోత్తమగౌసంవిధానోత్తమన్నాకన్నాకముత్తమగౌసంవిధానోత్తమన్నాకం తమన్నాకన్నాకముత్తమమత్తమన్నాకమధ్యదినాకముత్తమమత్తమన్నాకమధ్యదినాకన్నాకమధిరోహజరోహజాధినాకన్నాకమధిరోహజాధిరోహజరోహజేమమిమగోరోహజాధిరోహజేమం రోహజేమమిమగోరోహజరోహజేమం దేవి దేవి తే దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దేవి దే దేవీ మహం నిరుడతి మహం దేవీం దేవీ మహం నిరుడతి మహం నిరుడతి నిరుడతి నిరుణతి మహమహన్ నిరుణతిం వందమానో వందమానో నిరుణతి మహమహన్ నిరుణతిం వందమానతిం వందమానో వందమానో నిరుడుతిం నిరుడుతిం వందమాన పితా పితా వందమానో నిరుడుతిం నిరుడుతిం వందమాన పితా వందమాన పితా పితా వందమానో వందమాన పితేవే పితా వందమానో వందమాన పితేవేవ పితా పితేవ పుత్రం పుత్రమివ పితా పితేవ పుత్రం పుత్రం పుత్రమివే పుత్రం దశయే దశయే పుత్రమివే పుత్రం దశయే పుత్రం దశయే దశయే పుత్రం పుత్రం దశయే వచ భర్వచ భర్తసయే పుత్రం పుత్రం దశయే వచేవ భర్వచో భర్తసయే దశయే వచోభిజా విశ్వస్తి విశ్వస్తిజాజమానస్తి జాజమానస్తిజా విశ్వస్తి వరత్రమితి సో వరత్రం ఋషేచనమితి

అమ్మధామాని ఇత్యా నిష్యంతి నాంధనందనకోశ నిష్యంతి నా మహాత్మానకోశ నిష్యంతి నాంధనందనకోశ నిష్యంతి అరిష్టదాతయే ఖలితాయస్మై ఖలితాయస్మై చాహమహం జయస్మై చాహం జాహం జాహం ఖలామి ఖల యజ్ఞేభ్యో దేభ్యో తత్తద్దేభ్యో భరామసి భరామసి దేవేభ్యో భరామసి భరామసి దేవేభ్యో దేవేభ్యో భరామసి రామసే ధేతు ృణక్షిసానసిం సోమ ఉప సోమ ఆహ సోమ ఉప సోమ ఆహ సోమ ఆహ సోమ ఉపమా అస్య విష్ఠా అస్యోపమా అస్య విష్ఠా సర్పేభ్యో దివి దివిదేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర్పేభ్యస్తర సర్పేభ్యో నమో నమః సర్పేభ్యేభ్యేభ్యః సర్పేభ్యో నమః సర్పేభ్యో నమో నమః సర్పేభ్యః సర్పేభ్యో నమః నమః ఇతి నమః జే దో రోచనే రోచనే దో జే దో రోచనే అదో రోచనే రోచనే హే దో రోచనే దివో దివో రోచనే హే దో రోచనే దివా రోచనే దివో దివో రోచనే రోచనే దివో జే జే దివో రోచనే రోచనే దివో జే దివో దివో జే బాబా జే దివో దివో జే బాబా జే జే వా సూర్యస్ సూర్యస్ వా జే జే వా సూర్యస్ సూర్యస్ సూర్యస్ బాబా సూర్యస్ సర్పేభ్యో నమో నమః సర్పేభ్యః సర్పేభ్యో నమః ఇతి నమః పృథివ్యా పృథివ్యా పృష్టే యజస్వతీం యజస్వతీం

ఔషధీ సర్వాభిర్జేజనాయ జనాయ రుచే సర్వాభిర్జేజనాయ ృథివీమన్వన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన్వృథివేంద్యాన్యామన మధుమద్భాస్తే భజన్ భజన్నాస్తే మధుమద్భాస్తే మధుమద్భాస్తే స్తే జ్ఞానం జ్ఞానమస్తమస్తం జ్ఞానగోధరిణస్య నరిణస్య జ్ఞానం జ్ఞానగోధరిణస్య మధ్యే మధ్యే నరిణస్య నరిణస్య మధ్యే ఇంద్రానామతి ఆరణ్యమన్వన్వారణ్యమారణ్యమను తే

విశ్వాభూనా భూనా విశ్వేంద్రాగ్ని ఇంద్రాగ్ని విశ్వాభూనా ఇంద్రాగ్ని ధురి ధురిగా అర్ధస్ అర్ధస్ చతుర్థకాండే ద్వితీయ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.